అథ చతుర్థకాండే షష్ఠ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. అశ్మన్నోర్జమోర్జమస్మన్నస్మన్నోర్జం పర్వతే పర్వత ఊర్జమస్మన్నస్మన్నోర్జం పర్వతే ఊర్జం పర్వతే పర్వత ఊర్జమోర్జం పర్వతే శిష్యయాణాగో శిష్యయాణాం పర్వత ఊర్జమోర్జం పర్వతే శిష్యయాణే శిశ్రయాణాగో శిశ్రయాణాం పర్వతే పర్వతే శిశ్రయాణాం వాతే వాతే శిశ్రయాణాం పర్వతే పర్వతే శిశ్రయాణాం వాతే శిశ్రయాణాగోశిశ్రయాణాం వాతే పర్జన్యే పర్జన్యే వాతే శిశ్రయాణాగోశిశ్రయాణాం వాతే పర్జన్యే వాతే పర్జన్యే పర్జన్యే వాతే వాతే పర్జన్యే వరుణస్య వరుణస్య పర్జన్యే వాతే వాతే పర్జన్యే వరుణస్య పర్జన్యే వరుణస్య వరుణస్య పర్జన్యే పర్జన్యే వరుణస్య శుష్మే శుష్మే వరుణస్య పర్జన్యే పర్జన్యే వరుణస్య శుష్మే వరుణస్య శుష్మే శుష్మే వరుణ వరుణస్య శుష్మే శుష్మే ఔషధీభ్య ఔషధీభ్యో అభ్యో అభ్య ఔషధీభ్యో వనస్పతిభ్యో వనస్పతిభ్య ఔషధీభ్యో అభ్యో అభ్య ఔషధీభ్యో వనస్పతిభ్యోషీభ్యో వనస్పతిభ్యో వనస్పతిభ్య ఔషధీభ్య ఔషధీభ్యో వనస్పతిభ్యోధ్యధి వనస్పతిభ్య ఔషధీభ్య ఔషధీభ్యో వనస్పతిభ్యోధి వనస్పతిభ్యోధ్యధి వనస్పతిభ్యో వనస్పతిభ్యోధి సంహృతాగో సంహృతామతి వనస్పతిభ్యో వనస్పతిభ్యోధి సంహృతా వనస్పతిభ్య ఇది వనస్పతిభ్య సంహృతాగో సంహృతా మధ్యధి సంహృతాంతాంతాగో సంహృతా మధ్యధి సంహృతాంతాంతాంతాగో సంహృతాగో సంహృతాంతాన్నస్తాగో సంహృతాగో సంహృతాంతాన్న నైషమిషన్నో నైషమోర్జమోర్జమిషన్నో నైషమోర్జం ఇషమోర్జమోర్జమిషమిషమోర్జం ధత్తోర్జమిషమిషమోర్జం ధత్త ధత్తోర్జమోర్జం ధత్త మరుత జరాజుణాజ్ఞే పరివ్యయామసి వ్యయామసి వ్యయామసి పరిపరి వ్యయామసి వ్యయామసీతి వ్యయామసి పావకో అస్మభ్యమస్మభ్యం పావక పావకో అస్మభ్యగో శివ శివో అస్మభ్యం పావక పావకో అస్మభ్యగో శివ అస్మభ్యగో శివ శివో అస్మభ్యమస్మభ్యగో శివో భవ భవ శివో అస్మభ్యమస్మభ్యగో శివో భవ అస్మభ్యమిత్యస్మాభ్యం శివో భవ భవ శివ శివో భవ భవేతి భవ పావక దీదివ దివోగ్నే దివ పవక పవకది దివోగ్నే దేవాన్ దేవాగు అగ్నే దివోగ్నే దేవాగు అగ్నే దేవాగు ఇహేహ దేవాగు అగ్నే దేవాగు ఇహ దేవాగు ఇహేహ దేవాన్ దేవాగు ఇహేహ దేవాన్ దేవాగు దేవానా దేవానా దేవాయే దేవా దేవానా ప్రచోదావచ్చోదాశ్చక్షుబ్దావచ్చోదా వ్యానదా ఇది వ్యానదా పద్రశరుహోతా హోతర్షర్జు పద్జ పద్రశరుహోతా ఏక ఏవ తంతమే వైవతకుం సంప్రశ్యంతమే వైవతకుం సంప్రశ్యంతంతకోసంప్రశ్యం భువనా భువనా సంప్రశ్యంతంతకోసంప్రశ్యం ప్రథమం ప్రథమం ప్రథమం గర్భం గర్భం ప్రథమం దధ్రే దధ్రే ప్రథమం గర్భం గర్భం ప్రథమం దధ్రే దధ్రే దధ్రే ప్రథమం ప్రథమం దధ్ర ఆప ఆపో దధ్రే ప్రథమం ప్రథమం దధ్ర ఆపః ఆప ఆపో దధ్రే దధ్ర ఆపో యత్ర యత్రాపో దధ్రే దధ్ర ఆపో యత్ర ఆపో యత్ర యత్రాప ఆపో యత్ర దేవా దేవా యత్రాప ఆపో యత్ర దేవా దేవా దేవా యత్ర యత్ర దేవా సమగచ్చంద సమగచ్చంద దేవా యత్ర యత్ర దేవా సమగచ్చంద దేవా సమగచ్చంద సమగచ్చంద దేవా దేవా సమగచ్చంద విశ్వే విశ్వే సమగచ్చంద దేవా దేవా సమగచ్చంద విశ్వే సమగచ్చంద విశ్వే విశ్వే సమగచ్చంద సమగచ్చంద విశ్వే సమగచ్చందేతి సమ్ అగచ్చంద విశ్వ ఇది విశ్వే సమిదిత్తందమిద్గర్భం గర్భమిత్తందమిద్గర్భం విద్గర్భం గర్భమిదిత్యర్భం ప్రథమం ప్రథమం గర్భమిదిత్యర్భం ప్రథమం ప్రథమం ప్రథమం గర్భం గర్భం ప్రథమం దధ్రే దధ్రే ప్రథమం గర్భం గర్భం ప్రథమం దధ్రే ప్రథమం దధ్రే దధ్రే ప్రథమం ప్రథమం దధ్ర ఆప ఆపో దధ్రే ప్రథమం ప్రథమం దధ్ర ఆపః ఆప ఆపో దధ్రే దధ్ర ఆపో యత్ర యత్రాపో దధ్రే దధ్ర ఆపో యత్ర ఆపో యత్ర యత్రాప ఆపో యత్ర దేవా దేవా యత్రాప ఆపో యత్ర దేవా దేవా దేవా యత్ర యత్ర దేవా సమగచ్చంద సమగచ్చంద దేవా యత్ర యత్ర దేవా సమగచ్చంద దేవా సమగచ్చంద సమగచ్చంద దేవా దేవా సమగచ్చంద విశ్వే విశ్వే సమగచ్చంద దేవా దేవా సమగచ్చంద విశ్వే సమగచ్చంద విశ్వే విశ్వే సమగచ్చంద సమగచ్చంద విశ్వే సమగచ్చందేతి సమ్ అగచ్చంద విశ్వ ఇది విశ్వే అజస్యనాభౌ నాభావజస్యాజస్యనాభావధ్యభినాభావజస్యాజస్యనాభావధీనాభావధ్యభినాభౌనాభావధ్యేకమేకమధినాభౌనాభావధ్యేకం ఘృతమే నే అజనదజనదే నే ఘృతం ృతమేనే అజనత్ అజనద జనదేనే అగనన్నమానే నన్నమానే అజనదేనే అగనన్నమానే నన్నమానే అజనద జనన్నమానే నన్నమానే విశ్వకర్మా విశ్వకర్మా విద్యాం విశ్వకర్మా విశ్వకర్మా విద్యాం విశ్వకర్మే విశ్వకర్మా విశ్వకర్మా విద్యాం విశ్వకర్మే విశ్వకర్మా విద్యాం విద్యాం విద్యా మౌర్ణోదౌర్ణోద్యాం విద్యా మౌర్ణోదో

అద్యాహువేమ హువేమాజ్యవాజేవాజే అద్యాహువేమ అద్యాహువేమ హువేమాద్యాద్యాహువేమేతి హువేమ నస్తనో నేదిష్టానేదిష్టానస్తనోనేదిష్టా నేదిష్టానేదిష్టానో నో నేదిష్టా హవనాని హవనాని నేదిష్టానో నో నేదిష్టా హవనాని నేదిష్టా హవనాని హవనాని నేదిష్టా నేదిష్టా హవనాని జోషతే జోషతే హవనాని నేదిష్టా నేదిష్టా హవనాని జోషతే జోషతే జోషతే హవనాని హవనాని జోషతే విశ్వశంభోర్విశ్వశంభోర్జోషతే హవనాని హవనాని జోషతే విశ్వశంభో జోషతే విశ్వశంభోర్విశ్వశంభోర్జోషతే జోషతే విశ్వశంభోరవసేవసే విశ్వశంభోర్జోషతే జోషతే విశ్వశంభోరవసే విశ్వశంభోరవసేవసే విశ్వశంభోర్విశ్వశంభోరవసే సాధుకర్మ సాధుకర్మావసే విశ్వశంభోర్విశ్వశంభోరవసే సాధుకర్మ విశ్వశంభోరితి విశ్వా శంభో సాధుకర్మ సాధుకర్మావసేవసే సాధుకర్మ సాధుకర్మేతి సాధు కర్మ విశ్వకర్మను హవిషా హవిషా విశ్వకర్మను విశ్వకర్మను హవిషా వృధాన హవిషా విశ్వకర్మను విశ్వకర్మను హవిషా వృధాన విశ్వకర్మన్నితి విశ్వా కర్మను వృధానో వృధానో హవిషా హవిషా వృధాన స్వయగ్వ స్వయం వృధానో హవిషా హవిషా వృధాన స్వయం వృధాన స్వయగ్వ స్వయం వృధానో వృధాన స్వయం యజస్వయజస్వ స్వయం వృధానో వృధాన స్వయం యజస్వ స్వయం యజస్వయజస్వ స్వయగ్వ స్వయం యజస్వ ధనువన్ ధనువం యజస్వ స్వయగ్వ స్వయం యజస్వ ధనువం యజస్వ ధనువన్ ధనుమం యజస్వయజస్వ ధనువం జుషాణో జుషాణస్ తనువం యజస్వయజస్వ ధనువం జుషాణ ధనువం జుషాణో జుషాణస్ తనువన్ ధనువం జుషాణ షాణ ఇతి జుషాణ అన్యే అన్యే ముష్యం దముష్యం ద్వన్యే అవితో అవితో అన్యే ముష్యం దముష్యం ద్వన్యే అవిత అన్యే అభితో అభితో అన్యే అన్యే అవిత సపత్నా సపత్నా అభితో అన్యే అన్యే అవిత సపత్నా సపత్నా సపత్నా అభితో అవిత సపత్నా ఇహేహ సపత్నా అభితో అవిత సపత్నా ఇహ సపత్నా ఇహేహ సపత్నా సపత్నా ఇహ అస్మాకమస్మాకమిహ సపత్నా సపత్నా ఇహ అస్మాకం అస్మాకమస్మాకమిహేహాస్మాకం మఘవా మఘవాస్మాకమిహేహాస్మాకం మఘవా అస్మాకం మఘవా మఘవాస్మాకమస్మాకం మఘవా సూరి సూర్యర్మఘవాస్మాకమస్మాకం మఘవా సూరి మఘవా సూరి సూర్యర్మఘవా మఘవా సూరిరస్వస్తు సూర్యర్మఘవా మఘవా సూరిరస్తు మఘవేతి మఘవా సూరిరస్వస్తు సూరి సూరిరస్తు విశ్వకర్మను హవిషా హవిషా విశ్వకర్మను విశ్వకర్మను హవిషా వర్ధనేన వర్ధనేన హవిషా విశ్వకర్మను విశ్వకర్మను హవిషా వర్ధనేన విశ్వకర్మన్నితి విశ్వకర్మన్ను హవిషా వర్ధనేన వర్ధనేన హవిషా హవిషా వర్ధనేన త్రాతారం త్రాతారం వర్ధనేన హవిషా హవిషా వర్ధనేన త్రాతారం వర్ధనేన త్రాతారం త్రాతారం వర్ధనేన వర్ధనేన త్రాతారమింద్రమింద్రం త్రాతారం వర్ధనేన వర్ధనేన త్రాతారమింద్రం త్రాతారమింద్రమింద్రం త్రాతారం త్రాతారమింద్రమకృణోరకృణోరింద్రం త్రాతారం త్రాతారమింద్రమకృణోరింద్రమకృణోరకృణోరింద్రమింద్రమకృణోరవధ్యమవధ్యమకృణోరింద్రమింద్రమకృణోరవధ్యం నోరవధ్యమవధ్యమకృణోరకృణోరవధ్యం విశస్తమనమంతమనమంతమనమంతమనమంత పూర్వే పూర్వేరనమంతమనమంత పూర్వీరనమంత పూర్వే పూర్వేరనమంతానమంత పూర్వేరయమయం పూర్వేరనమంతానమంత పూర్వేరయం పూర్వేరయమయం పూర్వే పూర్వేరయముగ్ర ఉగ్రోయం పూర్వే పూర్వేరయముగ్ర అయముగ్ర ఉగ్రోజమయముగ్రో విహవ్యో విహవ్య ఉగ్రోజమయముగ్రో విహవ్య ఉగ్రో విహవ్యో విహవ్య ఉగ్ర ఉగ్రో విహవ్యో యథాథా విహవ్య ఉగ్ర ఉగ్రో విహవ్యో యథావ్యో యథాథా విహవ్యో విహవ్యో యథా సద సద్యథా విహవ్యో విహవ్యో యథా సత్ హవ్య ఇది విహవ్య సద సద్యథా యథా సత్ సదిత్య సముద్రాయ భజనాయ భజనాయ సముద్రాయ సముద్రాయ భజనాయ సింధూనాథ సింధూనాం భజనాయ సముద్రాయ సముద్రాయ భజనాయ సింధూనాం భజనాయ సింధూనాం సింధూనాం భజనాయ భజనాయ పతయే నమో నమస్పతయే సింధో నామో సింధో నామ పతయే నమ పతయే నమో ప్రవన్నయం ప్రవన్నయం ప్రవన్ ప్రవన్నయం చాయం ప్రవన్ ప్రవన్నయం చ అయమయం చ బ్రహ్మణో బ్రహ్మణశ్చాయమయం చ బ్రహ్మణ బ్రహ్మణో బ్రహ్మణశ బ్రహ్మణస్పతిష్పద బ్రహ్మణశ బ్రహ్మణస్పతి బ్రహ్మణస్పతిష్పద్రహ్మణో బ్రహ్మణస్పతిభుత్వా విశ్వే విశ్వే త్వభుత్వా విశ్వే విశ్వే విశ్వే త్వా విశ్వే దేవా దేవా విశ్వే త్వా విశ్వే దేవా విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా అగ్నే దేవా విశ్వే విశ్వే దేవా అగ్నే దేవా అగ్నే దేవా దేవా అగ్నే భరంత భరంతగ్నే దేవా దేవా అగ్నే భరంతో అగ్నే భరంతు భరంతగ్నే భరంతు చిత్తిభిశ్చిత్తిభిర్భరంతమగ్నే భరంతు చిత్తిభిశ్చిత్తిభిర్భరంత భరంతు చిత్తిభిర్చిత్తి నస్తనో భవ భవ నస్తనో భవ నో భవ భవనో నో భవ శివతమ శివతమో భవనో నో భవ శివతమ శివతమ శివతమో భవ భవ శివతమస్సు ప్రతీకస్సు ప్రతీక శివతమో భవ భవ శివతమస్సు ప్రతీక శివతమస్సు ప్రతీకస్సు ప్రతీక శివతమ శివతమస్సు ప్రతీకో విభావస విభావసు ప్రతీక శివతమ శివతమస్సు ప్రతీకో విభావస శివతమ ఇతి శివ ప్రతీకో విభావస విభావసు సుప్రతీకస్సు ప్రతీకో విభావస ప్రతీక ఇది ప్రతీక విభావసురితి విభావసుశో దిశ పంచ పంచ దిశో దైవీర్దైవీర్దిశ పంచ పంచ దిశో దైవీశో దైవీర్దైవేర్దిశో దిశో దైవీర్యజ్ఞం యజ్ఞం దైవేర్దిశో దిశో దైవీర్యజ్ఞం దైవీర్యజ్ఞం యజ్ఞం దైవీర్దైవీర్యజ్ఞమవన్వమంతు యజ్ఞం దైవీర్దైవీర్యజ్ఞమవంతు యజ్ఞమవన్వమంతు యజ్ఞం యజ్ఞమవంతు దేవీర్దేవీరవంతు యజ్ఞం యజ్ఞమవంతు దేవీర్దేవీరవన్వమంతు దేవీర పాప దేవీరవన్వమంతు దేవీర పాప దేవీర్దేవీర పామతి మమతి మమ దేవీర్దేవీర పామతి వామతి మమతి మ పామతిం దుర్మతిం దుర్మతి మమతి మ పామతిం దుర్మతి మమతిం దుర్మతిం దుర్మతి మమతి మమతిం దుర్మతిం బాధమానా బాధమానా దుర్మతి మమతి మమతిం దుర్మతిం బాధమానా బాధమానా బాధమానా దుర్మతిం దుర్మతిం బాధమానా మతిమితి దుర్మతిం బాధమానా బాధమానా రాజస్పోషే పోషే రాజో రాజస్పోషే యజ్ఞపతి యజ్ఞపతిం పోషే రాజో రాజస్పోషే యజ్ఞపతిం పోషే యజ్ఞపతి యజ్ఞపతిం పోషే పోషే యజ్ఞపతి మాభజంతి రాభజంతి యజ్ఞపతిం పోషే పోషే యజ్ఞపతి మాభజంతి యజ్ఞపతి మాభజంతి రాభజంతి యజ్ఞపతి యజ్ఞపతి మాభజంతి యజ్ఞపతిమితి యజ్ఞపతి మాభజంతిపోషే పోషే రాజో రాజస్పోషే అధ్యధిపోషే రాజో రాజస్పోషే అధి అధ్యధిపోషే పోషే అధి యజ్ఞో యజ్ఞో అధిపోషే పోషే అధి యజ్ఞ అధియజ్ఞో యజ్ఞో అధ్యధి యజ్ఞో అస్థాదస్థాద్ యజ్ఞో అధ్యధి యజ్ఞో అస్థాయజ్ఞో అస్థాదస్థాద్ యజ్ఞో యజ్ఞో అస్థాత్ సమిధ్యే సమిధ్యే అస్థాద్ యజ్ఞో యజ్ఞో అస్థాత్ సమిధ్యే అస్థాదస్థాత్ సమిధ్యే అగ్నావగ్నౌ సమిధ్యే అస్థాదస్థాత్ సమిధ్యే అగ్నౌ సమిధ్యే అగ్నావగ్నౌ సమిధ్యే సమిధ్యే అగ్నావధ్యధ్యగ్నౌ సమిధ్యే సమిధ్యే అగ్నావధి సమిద్ధ ఇది సమ్ అగ్నావధ్యధ్యగ్నావగ్నావధి మామహానో మామహానో అధ్యగ్నావగ్నావధి మామహానః మామహానో మామహానో అధ్యధి మామహానః మామహాన ఇది మామహానః సపత్ర ఈడ్య ఈడ్య ఉక్తపత్ర ఉక్తపత్ర ఈడ్యో గృహీతో గృహీత ఈడ్య ఉక్తపత్ర ఉక్తపత్ర ఈడ్యో గృహీత ఉక్తపత్ర ఇత్యుక్త పత్ర ఈడ్యో గృహీతో గృహీత ఈడ్య ఈడ్యో గృహీత స్తప్తం దప్తం గృహీత ఈడ్య ఈడ్యో గృహీత స్తప్తం గృహీత స్తప్తం దప్తం గృహీతో గృహీత స్తప్తం ఘర్మం ఘర్మం దప్తం గృహీతో గృహీత స్తప్తం ఘర్మం దప్తం ఘర్మం ఘర్మం దప్తం దప్తం ఘర్మం పరిగృష్య పరిగృష్య ఘర్మం దప్తం దప్తం ఘర్మం పరిగృష్య ఘర్మం పరిగృష్య పరిగృష్య ఘర్మం ఘర్మం పరిగృష్య ఇదంతాయంత పరిగృష్య ఘర్మం ఘర్మం పరిగృష్య ఇదంతాయంత పరిగృష్య పరిగృష్య ఇదంత పరిగృష్యేది పరిగృష్యేదంత ఊర్జాయోర్జాయ్యం యజ్ఞం యదోర్జోర్జాయ్యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞమశమంతాశమంత యజ్ఞం యజ్ఞమశమంత యజ్ఞమశమంతాశమంత యజ్ఞం యజ్ఞమశమంత దేవా దేవా అశమంత యజ్ఞం యజ్ఞమశమంత దేవా దేవా అశమంతాశమంత దేవా దైవ్యాయ దైవ్యాయ దేవా అశమంతాశమంత దేవా దైవ్యాయ దేవా దైవ్యాయ దైవ్యాయ దేవా దేవా దైవ్యాయ ధర్త్రే ధర్త్రే దైవ్యాయ దైవ్యాయ దేవా దేవా దైవ్యాయ ధత్రే దైవ్యాయ ధత్రే ధత్రే దైవ్యాయ దైవ్యాయ ధత్రే జోష్ట్రే జోష్ట్రే ధత్రే దైవ్యాయ దైవ్యాయ ధత్రే జోష్ట్రే ధత్రే జోష్ట్రే జోష్ట్రే ధత్రే ధత్రే జోష్ట్రే జోష్ట్ర ఇది జోష్ట్రే దేవశ్రీ శ్రీమణా శ్రీమణా దేవశ్రీర్దేవశ్రీ శ్రీమణా శతమగా శతమగా శ్రీమణా దేవశ్రీర్దేవశ్రీ శ్రీమణా శతమగా శ్రీరితి దేవ శ్రీమణా శతమజా శతమజా శ్రీమణా శ్రీమణా శతమజా పరిగృహ్య పరిగృహ్య శతమజా శ్రీమణా శ్రీమణా శతమజా పరిగృహ్య శ్రీమణా శ్రీమణ శతమజా పరిగృహ్య పరిగృహ్య శతమజా శతమజా పరిగృహ్య దేవా దేవా పరిగృహ్య శతమజా శతమజా పరిగృహ్య దేవాగృహ్య దేవా దేవా పరిగృహ్య పరిగృహ్య దేవా యజ్ఞం యజ్ఞం దేవా పరిగృహ్య పరిగృహ్య దేవాయజ్ఞేష్య దేవాయజ్ఞం యజ్ఞం దేవా దేవాయజ్ఞమాయన్నాయన యజ్ఞం దేవా దేవాయజ్ఞమాయన్యజ్ఞమాయన్నాయన యజ్ఞం యజ్ఞమాయన్నాయన్ నిత్యాయన్ సూర్యరశ్మి హరికేశో హరికేశ సూర్యరశ్మి సూర్యరశ్మి హరికేశ పురస్త పురస్తరికేశ సూర్యరశ్మి సూర్యరశ్మి హరికేశ పురస్త సూర్యరశ్మి సూర్యరశ్మి హరికేశ పురస్తాత్ పురస్తరికేశో హరికేశ పురస్తాత్ సవిత సవిత పురస్తరికేశో హరికేశ పురస్తాత్ సవిత హరికేశ ఇది హరికేశ సవిత సవిత పురస్తాత్ పురస్తాత్ సవిత జ్యోతిర్జ్యోతి సవిత పురస్తాత్ సవిత జ్యోతి జ్యోతిర్జ్యోతి సవిత సవిత జ్యోతిర్జ్యోతి సవిత సవిత జ్యోతిరుత జ్యోతిర్జ్యోతిర్జ్యోతిర్దయాగో అయాగో ఉదయాగో అజస్రమజస్రమయాగో ఉదయాగో అజస్రం యాగో అజస్రమజస్రమయాగో అయాగో అజస్రం అజస్రమిత్యజస్రం భూషా భూషా తస్య భూషా ప్రసవం భూషా ప్రసవం ప్రసవం భూషా భూషా ప్రసమయ్యాది యాది ప్రథమం భూషా భూషా ప్రసమయ్యాది ప్రసమయ్యాది యాది ప్రథమం ప్రసమయ్యాది దేవో దేవో యాది ప్రథమం ప్రసమయ్యాది దేవః ప్రసవమితి ప్రసవం యాది దేవో దేవో యాది యాది దేవః సంపశ్యం సంపశ్యం దేవో యాది యాది దేవః సంపశ్యం సంపశ్యం దేవో దేవః సంపశ్యను విశ్వా విశ్వా సంపశ్యం దేవో దేవః సంపశ్యను విశ్వా సంపశ్యను విశ్వా విశ్వా సంపశ్యం సంపశ్యన్ విశ్వా భువనాది భువనాది విశ్వా సంపశ్యన్ సంపశ్యన్ విశ్వా భువనాది సంపశ్యన్నితి సంపశ్యన్ విశ్వా భువనాది భువనాది విశ్వా విశ్వా భువనాది గోపా గోపా భువనాది విశ్వా విశ్వా భువనాది గోపా భువనాది గోపా గోపా భువనాది భువనాది గోపా గోపా ఇది గోపా దేవా దేవేభ్యో దేవేభ్యో దేవా దేవా దేవేభ్యో అధ్వర్యంతో అధ్వర్యంతో దేవేభ్యో దేవా దేవా దేవే దేవేభ్యో అధ్వర్యంతో అధ్వర్యంతో దేవేభ్యో దేవేభ్యో అధ్వర్యంతో అస్థురస్థురధ్వర్యంతో దేవేభ్యో దేవేభ్యో అధ్వర్యంతో అస్థుర్యంతో అస్థురస్థురధ్వర్యంతో అధ్వర్యంతో అస్థుర్వేదం వేదమస్థురధ్వర్యంతో అధ్వర్యంతో అస్థుర్వేదం అస్థుర్వేదం వేదమస్థురస్థుర్వేదగోష మిత్రేష మిత్రే వేతమస్థురస్థుర్వేదగోష మిత్రే వేదగోష మిత్రేష మిత్రే వేతం వేదగోష మిత్రేష మితాశ మితాశ మిత్రే వేతం వేతగోష మిత్రేష మిత్రేష మితాశ మితాశ మిత్రేష మిత్రేష మితాధ్యైజ్యైష మితాశ మిత్రేష మిత్రేష మితాధ్యై యజధ్యై శమితాశ మితాయజధ్యై ఇది యజధ్యై స్థురీయో యజ్ఞో యజ్ఞ స్థురీజ స్థురీజో యజ్ఞో యత్ర యత్ర యజ్ఞ స్థురీజ స్థురీజో యజ్ఞో యత్ర యజ్ఞాయత్ర యత్ర యజ్ఞో యజ్ఞాయత్ర హవ్యగో హవ్యం యత్ర యజ్ఞో యజ్ఞాయత్ర హవ్యం యత్ర హవ్యగో హవ్యత్ర హవ్యమేత్యేతి హవ్యత్ర హవ్యమేతి హవ్యమేత్యేతి హవ్యగో హవ్యమేతి తతస్తత ఏతి హవ్యగో హవ్యమేతి తతః ఏతి తతస్తత ఏత్యేతి తతః పావకాః పావకాస్తత ఏత్యేతి తతః పావకాః పావకాః పావకాస్తతస్తతః పావకాః ఆశిష ఆశిష పావకాస్తతస్తతః పావకాః ఆశిష పావకాః ఆశిష ఆశిష పావకాః పావకాః ఆశిషో నోన ఆశిష పావకాః పావకాః ఆశిషో ఆశిషో నోన ఆశిష ఆశిషో నో ద్విషందాన్ ద్విషందాన్న ఆశిష ఆశిషో నో దుషంత ఆశిష ఇద్యాశిషంతాన్నో దుషంత ఆనందామితి దుషంత విమానో విమాన ఏష దివో దివ ఏష విమానో విమాన ఏష దివ విమాన ఇది విమాన ఏష దివో దివ ఏష దివో మధ్యే మధ్యే దివ ఏష దివో మధ్యే దివో మధ్యే మధ్యే దివో దివో మధ్య ఆస్త ఆస్తే మధ్యే దివో దివో మధ్య ఆస్తే ఆస్త ఆస్తే మధ్యే మధ్య ఆస్త ఆపప్రివానాపప్రివానాస్తే మధ్యే మధ్య ఆస్త ఆపప్రివానాస్త ఆస్త ఆపప్రివాన్ రోదసి రోదసి ఆపప్రివానాస్త ఆస్త ఆపప్రివాన్ రోదసి ప్రివాన్ రోదసి రోదసి ఆపప్రివానాపప్రివాన్ రోదసి అంతరిక్షమంతరిక్షము రోదసి ఆపప్రివానాపప్రివాన్ రోదసి అంతరిక్షం ఆపప్రివానిత్యాపప్రివాన్ రోదసి అంతరిక్షమంతరిక్షము రోదసి రోదసి అంతరిక్షం రోదసి ఇది రోదసి అంతరిక్షమిత్యంతరిక్షం విశ్వాజీ విశ్వాజీ సద విశ్వాజీ రభ్యపి విశ్వాజీ సద విశ్వాజీ రవి విశ్వాజీ రభ్యపి విశ్వాజీర్విశ్వాజీ రభిజష్టే జష్టే అభి విశ్వాజీర్విశ్వాజీ రభిజష్టే జష్టే జష్టే అభ్యభిజష్టే వృదాజీర్భృదాజీష్టే అభ్యభిజష్టే వృదాజీర్భృదాజీష్టే జష్టే వృదాజీరంతరాంతరా వృదాజీష్టే జష్టే వృదాజీరంతరాజీరంతరాంతరా వృదాజీర్భృదాజీరంతరా పూర్వం పూర్వమంతరా వృదాజీర్భృదాజీరంతరా పూర్వం పూర్వం పూర్వమంతరాంతరా పూర్వమపరమపరం పూర్వమంతరాంతరా పూర్వమపరం పూర్వమపరమపరం పూర్వం పూర్వమపరం చాపరం పూర్వం పూర్వమపరం చాపరం చాపరమపరం చేతుం కేతుం చాపరమపరం చేతుం చేతుం కేతుం చేతుం కేతుమితి కేతుం ఉక్షాసముద్ర సముద్ర ఉక్షోక్షాసముద్రో అరుణో అరుణస్సముద్ర ఉక్షోక్షాసముద్రో అరుణ సముద్రో అరుణో అరుణస్సముద్ర సముద్రో అరుణస్సు వర్ణస్సు వర్ణో అరుణస్సు ముద్రస్సముద్రో అరుణస్సు వర్ణ అరుణస్సు వర్ణస్సు వర్ణో అరుణో అరుణస్సు వర్ణ పూర్వస్య పూర్వస్య సువర్ణో అరుణో అరుణస్సు వర్ణ పూర్వస్య పూర్వస్య పూర్వస్య సువర్ణస్సు వర్ణ పూర్వస్య నిం పూర్వస్య సువర్ణస్సు వర్ణ పూర్వస్య సువర్ణ ఇది సువర్ణ పూర్వస్య నింజలిం పూర్వస్య పూర్వస్య నిం విద పితర్యోనిం పూర్వస్య పూర్వస్య నిం విదు యోనిం విద పితర్యో నింజోనిం విదురా పితర్యో నింజోనిం విదురా పితరా వివేష వివేష పిత పితురా వివేష వివేష వివేష వివేష మధ్యే దివో దివో మధ్యే మధ్యే దివో నిహితో నిహితో దివో మధ్యే మధ్యే దివో నిహిత నిహితో నిహితో దివో దివో నిహిత పృష్ణ పృష్ణిర్నిహితో దివో దివో నిహిత పృష్ణిహిత పృష్ణ పృష్ణిర్నిహితో నిహిత పృష్ణిరస్మాష్మా పృష్ణిర్నిహితో నిహిత పృష్ణిరస్మా నిహిత ఇది నిహిత పృష్ణిరస్మాష్మా పృష్ణ పృష్ణిరస్మా వివ్యస్మా పృష్ణ పృష్ణిరస్మా వివ్యస్మాష్మా విచక్రమే చక్రమే వ్యస్మాష్మా విచక్రమే విచక్రమే చక్రమే విచక్రమే రజసో రజసశ్చక్రమే విచక్రమే రజస చక్రమే రజసో రజసశ్చక్రమే చక్రమే రజస పాతి పాతి రజసశ్చక్రమే చక్రమే రజస పాతి రజసత్పాతి పాతి రజసో రజస పాత్యం తావంతౌ పాతి రజసో రజస పాత్యంతౌ పాత్యం తావంతౌ పాతి పాత్యంతౌ అంతా విద్యంతౌ విశ్వా విశ్వా ఇంద్రమింద్రం విశ్వా అవేవృధన్ అవేవృధన్ విశ్వా ఇంద్రమింద్రం విశ్వా అవేవృధన్ విశ్వా అవేవృధన్ అవేవృధన్ విశ్వా విశ్వా అవేవృధన్ సముద్రవ్యతతం సముద్రవ్యతమవేవృధన్ విశ్వా విశ్వా అవేవృధన్ సముద్రవ్యతతం అవేవృధన్ సముద్రవ్యతతం సముద్రవ్యతమవేవృధన్ అవేవృధన్ సముద్రవ్యత సంగిరో గిరస్సముద్రవ్యతమవేవృధన్ అవేవృధన్ సముద్రవ్యత సంగిర సముద్రవ్యత సంగిరో గిరస్ సముద్రవ్యత సగం సముద్రవ్యత సంగిర సముద్రవ్యత సమితి సముద్రవ్యతం గిర ఇది గిర చీతమగుమర చీనాగుమర చీనాగుమర చీతమగుమర చీతమగుమర చీనాం వాజానాం వాజానాగుమర చీనాగుమర చీతమగుమర చీతమగుమర చీనాం వాజానాం చీతమమితి రథి తమం చీనాం వాజానాం వాజానాగుమర చీనాగుమర చీనాం వాజానాగుమ సప్తదిగుమ సప్తదిం వాజ క్షోభణశ్చర్షణీనా క్షోభణశ్చర్షణీనాక్షోభణశ్చర్షణీనామిది చర్షణీనా క్రందనో నిమిష నిమిషసంక్రందన సంక్రందనో నిమిష ఏకవీర ఏకవీరో నిమిష సంక్రందన సంక్రందనో నిమిష ఏకవీర సంక్రందన ఇది సంక్రందన నిమిష ఏకవీర ఏకవీరో నిమిష నిమిష ఏకవీర శతకం శతమేకవీరో నిమిష నిమిష ఏకవీర శతం అనిమిష ఇత్యని మిష ఏకవీర శతకం శతమేకవీర ఏకవీర శతకం సేనా సేనా శతమేకవీర ఏకవీర శతకం సేనా ఏకవీర ఇత్యేక వీర సేనా సేనా శతకం శతకం సేనా అదేవ సేనా శతకం శతకం సేనా అదేద సేనా అదేవ సేనా సేనా అదయత్ సాకం సాకమేనా సేన అదయత్ సాకం సాకం సాకమదేరే సాకమింద్ర ఇంద్ర సాకమదేరే సాకమింద్ర సాకమింద్ర ఇంద్ర సాకం సాకమింద్ర రవిరీంద్ర సంక్రందనేనా నిమిషేణ నిమిషేణ సంక్రందనేన సంక్రందనేనా నిమిషేణ జిష్ణునా జిష్ణునా నిమిషేణ సంక్రందనేన సంక్రందనేనా నిమిషేణ జిష్ణునా సంక్రందనేనేతి నిమిషేణ జిష్ణునా జిష్ణునా నిమిషేణ నిమిషేణ జిష్ణునా యుత్కారేణ యుత్కారేణ జిష్ణునా నిమిషేణ నిమిషేణ జిష్ణునా యుత్కారేణ నిమిషేణేత్యని నిమిషేణ జిష్ణునా యుత్కారేణ యుత్కారేణ జిష్ణునా జిష్ణునా యుత్కారేణ దృశ్యవనేన దృశ్యవనేన యుత్కారేణ జిష్ణునా జిష్ణునా యుత్కారేణ దృశ్యవనేన కారేణ దృశ్యవనేన దృశ్యవనేన యుత్కారేణ యుత్కారేణ దృశ్యవనేన దృష్టునా దృష్టునా దృశ్యవనేన ేంద్రేణ తత్తదింద్రేణ జయత జయతేంద్రేణ తత్తదింద్రేణ జయతేంద్రేణ జయతేంద్రేణ జయత సహద్రగం సహధ్వం తజ్జయత జయత తత్సహద్రం సహద్రగం సహధ్వం తత్సహధ్వయుధ సహధ్వం తత్సహధ్వయుధ్వయుధ సహద్రగం సహధ్వయుధో నరో నరో యుధ సహద్రగం సహధ్వయుధో నర యుధో నరో నరో యుధో యుధో నర ఇషుహస్తేనేషుహస్తేన నరో యుధో యుధో నర ఇషుహస్తేన నర ఇషుహస్తేనేషుహస్తేన నరో నర ఇషుహస్తేన వృష్ణా వృష్ణేషుహస్తేన నరో నర ఇషుహస్తేన వృష్ణాహస్తేన వృష్ణా వృష్ణ ేషు హస్తేన ంగిభిర్వశీ సగ్నస్రష్టా సగ్నస్రష్టా వశీని శంగిభిర్ని శంగిభిర్వశీ సగ్నస్రష్టా వశీ సగ్నస్రష్టా సగ్నస్రష్టా వశీ వశీ సగ్నస్రష్టా సతసగ్నస్రష్టా వశీ వశీ సగ్నస్రష్టా సహ్నస్రష్టా సగ్నస్రష్టా సగ్నస్రష్టా ఇంద్ర ఇంద్రోయుధ ఇంద్రో గణేన గణేనేంద్రోయుధోయుధ ఇంద్రో గణేన ఇంద్రో గణేన గణేనేంద్ర ఇంద్రో గణేన గణేనేతి గణేన దృష్టమపాస్వమపాస్వం దృష్టజిత్సగం దృష్టజిత్సమపాహు సృష్టిమపాహు ప్రతిహితాభిరోర్ధన్ వా సహోజా అభిషత్వా అభిషత్తా సహోజా జైత్రం జైత్రగో సహోజా అభిషత్వా ఉగ్రముగ్రగుం శర్ధశర్ధ ఉగ్రం ఉగ్రమిత్యుగ్రం మహామనసాం భువనశ్యవానాం భువనశ్యవానాం మహామనసాం మహామనసాం భువనశ్యవానాం ఘోషో ఘోషో భువనశ్యవానాం మహామనసాం భువనశ్యవానాం ఘోషః మహామనసామితి భువనశ్యవానాం ఘోషో ఘోషో భువనశ్యవానాం భువనశ్యవానాం ఘోషో దేవానాం దేవానాం ఘోషో భువనశ్యవానాం ఘోషో దేవానామితి భువన శ్యవానాం ఘోషో దేవానాం దేవానాం ఘోషో ఘోషో దేవానాం చేతాం చేతాం దేవానాం ఘోషో ఘోషో దేవానాం చేతాం దేవానాం చేతాం చేతాం దేవానాం దేవానాం చేతాముదుజ్జేతాం దేవానాం దేవానాం చేతాముత్ చేతాముదుజ్జేతాం చేతాముదస్థాదస్థాదుజ్జేతాం చేతాముదస్థాదస్థాదుస్థాదుదస్థాస్థాదిత్యస్థాస్మాకమింద్ర ఇంద్రోస్మాకం అస్మాకమస్మాకం ధ్వజేషు ధ్వజేష్మస్మాకమస్మాకం ధ్వజేషు ధ్వజేష్మస్మాకయ్యా నరస్థిరా నరో నరస్థిరావోవస్థిరానరో నరస్థిరావః స్థిరావస్సంతు సంతు బాహవః ఇంద్రో నో నృత్ర విశ్వాహ విశ్వాహ వృత్ర తత్ర వృత్ర విశ్వాహ విశ్వాహ విశ్వాహ వృత్ర వృత్ర విశ్వాహ శర్మ శర్మ విశ్వాహ వృత్ర వృత్ర విశ్వాహ శర్మ వృత్ర హేతి వృత్ర శర్మ శర్మ విశ్వాహ విశ్వాహ శర్మ యచ్చదు యచ్చదు శర్మ విశ్వాహ విశ్వాహ శర్మ యచ్చదు విశ్వాహేతి విశ్వా యక్షదు శర్మ శర్మ యచ్చదు యచ్చదు మన ప్రాచీం రాజీమన ప్రదిశం ప్రదిశమన ప్రాచీం రాజీమన ప్రదిశం అను ప్రదిశం ప్రతిశమన్మను ప్రతిశంబ్ర ప్రతిశమన్మను ప్రతిశంబ్రాదిశంబ్ర ప్రతిశం ప్రతిశంబ్రేహి ప్రతిశం ప్రతిశంబ్రేహి ప్రదిశమితి ప్రాదిశం ప్రేహి విద్వాన్ విద్వాని ప్రేహి విద్వాన్ విద్వాన్ విద్వాని విద్వానగ్నేర్విద్వాని విద్వానగ్నేర్విద్వాన్ అగ్నేరగ్నే అగ్నే అగ్నేర్విద్వాన్ విద్వానగ్నేరగ్నే అగ్నేరగ్ అగ్నే అగ్నేరగ్నేరగ్నే పురో అగ్ని పురో అగ్ని అగ్నే అగ్నేరగ్నేరగ్నే పురో అగ్ని పురో అగ్ని పురో అగ్నిరగ్నే అగ్నే పురో అగ్నిర్భవ భవ పురో అగ్నిరగ్నే అగ్నే పురో అగ్నిర్భవ పురో అగ్నిర్భవ భవ పురో అగ్ని పురో అగ్నిర్భవే హేహ భవ పురో అగ్ని పురో అగ్నిర్భవే అగ్నిరితి పుర అగ్ని హేహ భవ భవేహ ఆశా విశ్వా విశ్వా ఆశాదీ ద్యానో దీద్యాన ఆశా విశ్వా విశ్వా ఆశాదీద్యాన ఆశాదీద్యానో దీద్యాన ఆశా ఆశాదీద్యానో వివిదీద్యాన ఆశా ఆశాదీద్యానో వీద్యానో వివిదీద్యానో దీద్యానో విభాహి భాహి విదీద్యానో దీద్యానో విభాహి విభాహి భాహి విభాహ్యోర్జమూర్జం భాహి విభాహ్యోర్జం భాహ్యోర్జమోర్జం భాహి భాహ్యోర్జన్ నో నవోర్జం భాహి భాహ్యోర్జన్నోర్జన్నో నవోర్జమోర్జన్ నో దేహి న ఊర్జమూర్జన్ నో దేహి నో దేహి దేహి నో నో దేహి ద్రుపదే ద్రుపదే దేహి నో నో దేహి ద్రుపదే ద్రుపదే దేహి ద్రుపదే చతుష్పదే చతుష్పదే ద్రుపదే దేహి ద్రుపదే చతుష్పదే ద్రుపదే చతుష్పదే చతుష్పదే ద్రుపదే ద్రుపదే చతుష్పదే ద్రుపద ఇది ద్విపదే చతుష్పద ఇది చతుః పదే క్రమధ్వంక్రమధ్వమగ్ని నానాకన్నాకమగ్ని నాక్రమధ్వంక్రమధ్వమగ్ని నానాకం అగ్ని నానాకన్నాకమగ్ని నాగ్ని నానాకముఖ్యముఖ్యన్నాకమగ్ని నాగ్ని నానాకముఖ్యం కన్నాకముఖ్యముఖ్యన్నాకన్నాకముఖ్యగోహస్తేషు బిభ్రతో బిభ్రతో హస్తేషు క్షముఖ్యగోహస్తేషు బిభ్రత బిభ్రతో హస్తేషు హస్తేషు బిభ్రత బిభ్రత ఇది బిభ్రత పృష్టం పృష్టం దివో దివ పృష్టగోసువస్తువ పృష్టం దివో దివ పృష్టగోసువ పృష్టగోసువస్తువ పృష్టం పృష్టగోదువర్గత్వా గత్వా పృష్టం గత్వాసు వస్తువర్గత్వా మిశ్రా మిశ్రా గత్వాసు వస్తువర్గత్వా మిశ్రా గత్వా మిశ్రా మిశ్రా గత్వా గత్వా మిశ్రా దేవేభిర్దేవేభిర్మిశ్రా గత్వా గత్వా మిశ్రా దేవేభిః మిశ్రా దేవేభిర్దేవేభిర్మిశ్రా మిశ్రా దేవేభిరాధ్వమాధ్వం దేవేభిర్మిశ్రా మిశ్రా దేవేభిరాధ్వం దేవేభిరాధ్వమాధ్వం దేవేభిర్దేవేభిరాధ్వం ఆధ్వమిత్యాధ్వం పృథివ్యా అహమహం పృథివ్యా పృథివ్యా అహముదురహం పృథివ్యా పృష్టాత్ సువస్వ పృష్టాత్ పృష్టాత్ సువర్జ్యో దర్జ్యో అగ్నిమగ్నిం దేవా భాతి భాతి దేవా అగ్నిం దేవా అగ్నిమ అగ్నిం దేవా దేవా అగ్నిం ధారయన్ ధారయన్ అగ్నిం దేవా దేవా అగ్నిం ధారయన్ అగ్నిం ధారయన్ ధారయన్ అగ్నిమగ్నిం ధారయన్ ద్రవిణోదా ద్రవిణోదా ధారయన్ అగ్నిమగ్నిం ధారయన్ ద్రవిణోదా ద్రవిణోదా ద్రవిణోదా ధారయన్ ధారయన్ ద్రవిణోదా ఇతి ద్రవిణ సహస్రాక్ష సహస్రాక్షాగ్నే సహస్రాక్షతమూర్ధం శతమూర్ధం సహస్రాక్షాగ్నే సహస్రాక్షతమూర్ధం సహస్రాక్షతమూర్ధం శతమూర్ధం సహస్రాక్ష సహస్రాక్షతమూర్ధం శతకోశతమూర్ధం సహస్రాక్ష సహస్రాక్షతమూర్ధం శతం సహస్రాక్షేపి సహస్రాక్షమూర్ధం శతకోశతకోశతమూర్ధం శతమూర్ధం శతంతే శతకోశతమూర్ధం శతమూర్ధం శతంతే శతమూర్ధన్నితి శతమూర్ధన్ శతంతే శతకం శతంతే ప్రాణాః ప్రాణాస్తే శతకం శతంతే ప్రాణాః ప్రాణాః ప్రాణాస్తే తే ప్రాణాః సహస్రకం సహస్రం ప్రాణాస్తే తే ప్రాణాః సహస్రం ప్రాణాః సహస్రకం సహస్రం ప్రాణాః ప్రాణాః సహస్రమపానా అపానాః సహస్రం ప్రాణాః ప్రాణాః సహస్రమపానాః ప్రాణా ఇతి ప్రాణాః అపానా అపానాః సహస్రకం సహస్రమపానాః అపానా ఇత్యపానాః సహస్రస్య త్వంతకోసా హస్రస్య రాజో రాజస్థాహస్రస్య త్వంతకోసా హస్రస్య రాజః సహస్రస్య రాజో రాజస్థాహస్రస్య హస్రస్య రాజ ఈశిష ఈశిషే రాజస్థాహస్రస్య హస్రస్య రాజ ఈశిషే రాజ ఈశిష ఈశిషే రాజో రాజ ఈశిషే తస్మై తస్మా ఈశిషే రాజో రాజ ఈశిషే తస్మై ఈశిష ఈశిషే తస్మై తే తే తస్మా ఈశిష ఈశిషే తస్మై తే తస్మై తే తే తస్మై తస్మై తే విధేమ విధేమ తే తస్మై తస్మై తే విధేమ తే విధేమ విధేమ తే తే విధేమ వాజాయ వాజాయ విధేమ తే తే విధేమ వాజాయ వాజాయ వాజాయ విధేమ విధేమ వాజాయ స్వాహా స్వాహా వాజాయ విధేమ విధేమ వాజాయ స్వాహా వాజాయ స్వాహా స్వాహా వాజాయ వాజాయ స్వాహా స్వాహా వర్ణస్సు వర్ణోది గరుత్మాన్ గరుత్మాన వర్ణస్సు వర్ణోది గరుత్మానో వర్ణ ఇది సువర్ణ గరుత్మాన్ గరుత్మానస్యది గరుత్మాన్ పృథివ్యాం పృథివ్యాం గరుత్మానస్యది గరుత్మాన్ పృథివ్యాన్ పృథివ్యాం పృథివ్యాం గరుత్మాన్ గరుత్మాన్ పృథివ్యాగోసీరీర పృథివ్యాం గరుత్మాన్ గరుత్మాన్ పృథివ్యాగోసీర పృథివ్యాగోసీరసీద పృథివ్యాం పృథివ్యాగోసీద పృష్ఠే పృష్ఠేసీద పృథివ్యాం పృథివ్యాగోదేద పృష్ఠే పృష్ఠే పృష్ఠే సీదసీద పృష్ఠే పృథివ్యా పృథివ్యా పృష్ఠే సీదసీద పృష్ఠే పృథివ్యా పృష్ఠే పృథివ్యా పృథివ్యా పృష్ఠే పృష్ఠే పృథివ్యా సీదసీద పృథివ్యా పృష్ఠే పృష్ఠే పృథివ్యా సీదసీద పృథివ్యా పృథివ్యా సీద భాసా భాసా సీద పృథివ్యా పృథివ్యా సీద భాసా సీద భాసా భాసా సీదసీద భాసాంతరిక్షమంతరిక్షం భాసా సీదసీద భాసాంతరిక్షం భాసాంతరిక్ష అంతరిక్షం భాతా భాతాంతరిక్షమాంతరిక్షం భాతా భాతాంతరిక్షమా అంతరిక్షమాంతరిక్షమంతరిక్షమా పృణ పృణాంతరిక్షమంతరిక్షమా పృణ పృణ పృణ పృణ జ్యోతిషా జ్యోతిషా పృణ పృణ జ్యోతిషా జ్యోతిషా జ్యోతిషా పృణ పృణ జ్యోతిషా దివం దివం జ్యోతిషా పృణ పృణ జ్యోతిషా దివం జ్యోతిషా దివం దివం జ్యోతిషా జ్యోతిషా దివముదివం జ్యోతిషా జ్యోతిషా దివముదివం దివముత్త భానస్త భానోద్యవం దివముత్త భాన ఆజుప్పాన సుప్రదీక పురస్తాత్ పురస్తాత్ సుప్రదీక ఆజుప్పాన ఆజుప్పాన సుప్రదీక పురస్తాత్ పురస్తాత్ సుప్రదీక ఆజుప్పాన ఆజుప్పాన సుప్రదీక పురస్తాత్ ఆజుప్పాన ఇత్యా ఆజుప్పాన పురస్తాత్ పురస్తాత్ సుప్రతీక పురస్తాదగ్నే పురస్తాత్ సుప్రతీకే పురస్తాదగ్నే స్వామి స్వామగ్నే పురస్తాత్ పురస్తాదగ్నే స్వాదే స్వాగు స్వామగ్నే దే స్వాయోని స్వామగ్నే దే స్వాయోని సహస్తే సదస్తే అస్మిన్నస్మిన్ సహస్తే అధ్యది సదస్తే అస్మిన్నస్మిన్ సహస్తే అధి సహస్తే అధ్యది సదస్తే సహస్తే అధ్యుత్తరస్మిన్నుత్తరస్మిన్నధి సహస్తే సహస్తే అధ్యుత్తరస్మిన్ సహస్తే అధ్యుత్తరస్మిన్నుత్తరస్మిన్నధ్యుత్తరస్మిన్ విశ్వే విశ్వ ఉత్తరస్మిన్నధ్యుత్తరస్మిన్ విశ్వే ఉత్తరస్మిన్ విశ్వే విశ్వ ఉత్తరస్మిన్నుత్తరస్మిన్ విశ్వే దేవా దేవా విశ్వ ఉత్తరస్మిన్నుత్తరస్మిన్ విశ్వే దేవా విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా యజమానో యజమానో దేవా విశ్వే విశ్వే దేవా యజమాన యజమానో యజమానో దేవా దేవా యజమానస్యజమానో దేవా దేవా యజమానశ్చ యజమానో యజమానశ్చ సీదత సీదత చ యజమానో యజమానశ్చ సీదత సీదత సీదత చ సీదత సీదతేతి సీదత ప్రేద్ధో అగ్నే అగ్నే ప్రేద్ధ ప్రేద్ధో అగ్నే దీదిహి దీదిష్యగ్నే ప్రేద్ధ ప్రేద్ధో అగ్నే దీదిహి ప్రేద్ధ ఇది ప్రాయిద్ధః అగ్నే దీదిహి దీదిష్యగ్నే అగ్నే దీదిహి పురః పురో దీదిష్యగ్నే అగ్నే దీదిహి పురః దీదిహి పురః పురో దీదిహి దీదిహి పురోనో నః పురో దీదిహి దీదిహి పురోనః పురోనో నః పురః పురోనోజస్త్రయాజస్త్రయా నః పురః పురోనోజస్త్రయాజస్త్రయా నో నోజస్త్రయా శూర్ణ్యా శూర్ణ్యాజస్త్రయా నో నోజస్త్రయా శూర్ణ్యా చిత్రాం చిత్రాం సంమిత సంమిత సఫరా సఫరాస్త సంమిత సంమిత సఫరా సంమిత ఇది సం

వర్మణో వర్మణస్వామణో మహిమా మహిమా వర్మణస్వామణో మహిమా వర్మణో వర్మణో మహిమా పిపత్తు పిపత్తు మహిమా వర్మణో వర్మణో మహిమా పిపత్తు మహిమా పిపత్తు పిపత్తు మహిమా మహిమా పిపత్తు పిపత్తు పుత్రం వివృతాం వివృతాం పుత్రం వివృతాం వివృతాం వివృతాం వక్రం వక్రం వివృతముపస్థ ఉపస్థే వివృతాం వక్రం వక్రం రశ్మయో రశ్మయో యచ్ఛంతి రశ్మయ్యచ్చంది రశ్మయో రశ్మయో యచ్చంది యచ్చంది రశ్మయ రశ్మయ ఇది రశ్మయ తీవ్రాన్ ఘోషాన్ ఘోషాన్ తీవ్రాన్ తీవ్రాన్ ఘోషాన్ కృణ్వతే కృణ్వతే ఘోషాన్ తీవ్రాన్ తీవ్రాన్ ఘోషాన్ కృణ్వతే ఘోషాన్ కృణ్వతే కృణ్వతే ఘోషాన్ ఘోషాన్ కృణ్వతే వృషపాణయ వృషపాణయ కృణ్వతే ఘోషాన్ ఘోషాన్ కృణ్వతే వృషపాణయ కృణ్వతే వృషపాణయో వృషపాణయ కృణ్వతే కృణ్వతే వృషపాణయో స్వా అశ్వా వృషపాణయ కృణ్వతే కృణ్వతే వృషపాణయో స్వాణయో స్వా అశ్వా వృషపాణయో వృషపాణయో స్వార్థే భీరుథే విరస్వా వృషపాణయో వృషపాణయో స్వార్థే భీషపాణయ ఇది వృషపాణయ స్వార్థే భీరుథే విరస్వా అశ్వార్థే విస్వహర్థే విరస్వా అశ్వార్థే విస్వహరథే విస్తహసహరథే భీరథే విస్తహ వాదయంతో వాదయంతో వాదయంత సహసహ వాదయంత వాజయంత ఇది వాజయంత వక్రామంత ప్రపదై ప్రపదైరవక్రామంతో వక్రామంత ప్రపదైరమిత్రాన మిత్రాన్ ప్రపదోర వక్రామంతో వక్రామంత ప్రపదైరమిత్రా వక్రామంత ఇత్యవక్రామంత ప్రపదైరమిత్రాన మిత్రాన్ ప్రపదై ప్రపదైరమిత్రాన్ క్షిణంతి క్షిణంతి మిత్రాన్ ప్రపదై ప్రపదైరమిత్రాన్ క్షిణంతి ప్రపదైరిది ప్రాపదై క్షిణంతి క్షిణంతి మిత్రాన మిత్రాన్ క్షిణంతి శత్రూన్ శత్రూన్ క్షిణంతి మిత్రాన మిత్రాన్ క్షిణంతి శత్రూను క్షిణంతి శత్రూన్ శత్రూన్ క్షిణంతి క్షిణంతి శత్రుపవ్యయంతోనపవ్యయంత శత్రూన్ క్షిణంతి క్షిణంతి శత్రుపవ్యయంత శత్రుపవ్యయంతోనపవ్యయంత శత్రూన్ శత్రుపవ్యయంత అనపవ్యయంత ఇత్యనపావ్యయంత వాహనగో హవిర్హవీరథ వాహనగోరథ వాహనగో హవిరస్యాస్య హవీరథ వాహనగోరథ వాహనగో హవిరస్యాథ వాహనమితి రథ వాహన హవిరస్యాస్య హవిర్హవిరస్య నామ నామాస్య హవిర్హవిరస్య నామ నామ నామాస్యాస్య నామ యత్ర నామాస్యాస్య నామ యత్ర నామయత్ర నామ నామయత్రాయుధమాయుధం యత్ర నామ నామయత్రాయుధం యత్రాయుధమాయుధం యత్రయత్రాయుధం నిహితం నిహితమాయుధం యత్రయత్రాయుధం నిహితం ఆయుధం నిహితం నిహితమాయుధమాయుధం నిహితమస్యాస్య నిహితమాయుధమాయుధం నిహితమస్యాస్య నిహితం నిహితమస్య వర్మ వర్మాస్య నిహితం నిహితమస్య వర్మ నిహితమితి నిహితం అస్య వర్మ వర్మాస్యాస్య వర్మ మేది వర్మ పద్మారథగోరథం తత్ర తత్రారథముపోపరథం తత్ర తత్రారథముపరథగోరథముపశక్మగోషక్మముపరథగోరథముపశక్మముపశక్మగో షక్మముపోపశక్మగో సదేమ సదేమ షక్మముపోపశక్మగో సదేమ షక్మగో సదేమ సదేమ షక్మగో షక్మగో సదేమ విశ్వాహ విశ్వాహ సదేమ షక్మగో షక్మగో సదేమ విశ్వాహ సదేమ విశ్వాహ విశ్వాహ సదేమ సదేమ విశ్వాహ వయం వయం విశ్వాహ సదేమ సదేమ విశ్వాహ వయం విశ్వాహ వయం వయం విశ్వాహ విశ్వాహ వయగోసు మనస్యమానాస్మనస్యమానా వయం విశ్వాహ విశ్వాహ వయగోసు మనస్యమానా విశ్వాహేతి విశ్వా వయగోసు మనస్యమానాస్మనస్యమానా వయం వయగోసు మనస్యమానా మనస్యమానా ఇతి సో మనస్యమానా శక్తివంత ఇది శక్తి గభీరాసేనా ఇషుబలా ఇషుబలాశ్చిత్రసేనా ఇషుబలా అమృద్రా అమృద్రా ఇషుబలాశ్చిత్రసేనా ఇషుబలా అమృద్రాసేనా చిత్రా సేనా ఇషుబలా అమృద్రా అమృద్రా ఇషుబలా ఇషుబలా అమృద్రా స్వతో వీరా స్వతో వీరా అమృద్రా ఇషుబలా ఇషుబలా అమృద్రా స్వతో వీరా స్వతో వీరా స్వతో వీరా అమృద్రా అమృద్రా స్వతో వీరా ఉరవ ఉరవ స్వతో వీరా అమృద్రా అమృద్రా స్వతో వీరా ఉరవ స్వతో వీరా ఉరవో భ్రాతసాహ స్వతో వీరా స్వతో వీరా ఉరవో భ్రాతసాహ ఉరవ ఉరవో భ్రాతసాహ భ్రాతసాహ ఇతి భ్రాతసాహ బ్రాహ్మణాసపితరస్పితరో బ్రాహ్మణాసో బ్రాహ్మణాసపితర సోమ్యాస సోమ్యాసపితరో బ్రాహ్మణాసో బ్రాహ్మణాసపితర సోమ్యాస సోమ్యాస సోమ్యాసపితరస్పితర సోమ్యాస శివే శివే సోమ్యాసపితరస్పితర సోమ్యాస శివే శివే సోమ్యాస సోమ్యాస శివే నో న శివే సోమ్యాస సోమ్యాస శివేన శివే నో న శివే శివే నోద్యవ పృథివీ ద్యవ పృథివీ న శివే శివే నోద్యవ పృథివీ శివే శివే నోద్యవ పృథివీ ద్యవ పృథివీ నో నోద్యవ పృథివీ అనేహస నేహసాద్యవ పృథివీ నో నోద్యవ పృథివీ అనేహస పృథివీ అనేహస నేహస ద్యావ పృథివీ ద్యావ పృథివీ అనేహస ద్యావ పృథివీ ఇది ద్యావ పృథివీ అనేహసేత్యనేహస పూషా నో నః పూషా పూషా నః పాదు పాదు నః పూషా పూషా నః పాదు నః పాదు పాదు నో నః పాదు దురితాత్ దురితాత్ పాదు నో నః పాదు దురితాత్ దురితాత్ దురితాత్ పాదు పాదు దురితా వృధా దురితాత్ పాదు పాదు దురితా దృతా వృధ ృధృతృధో దురితృతృతృధో రక్ష రక్షృధో దురితృతృతృధో రక్ష ఇతృధో రక్ష రక్షృధృతృధో రక్షామాగిర్మాకీ రక్షృధృతృధో రక్షామాగిర్మాకీ రక్ష రక్షామాగిర్నో నో మాకీ రక్ష రక్షామాగిర్ణ మాగిర్నో నో మాగిర్మాగిర్నో అఘశకు సోఘశకు సో నో మాగిర్మాగిర్నో అఘశకు సహ అఘషకు సోఘషకు సో నో నో అఘషకు స ఈషతే సదాఘషకు సో నో నో అఘషకు స ఈషత అఘషకు స ఈషతే సదాఘషకు సోఘషకు స ఈషత అఘషకు స ఇత్యఘషకు సహతేషత వర్ణం వస్తే వస్తే సువర్ణకో సువర్ణం వస్తే మృగో మృగో వస్తే సువర్ణకో సువర్ణం వస్తే మృగ వర్ణమితి సువర్ణం వస్తే మృగో మృగో వస్తే వస్తే మృగో అస్యా అస్యా మృగో వస్తే వస్తే మృగో అస్యా అస్యా అస్యా మృగో మృగో అస్యాదంతో దంతో అస్యా మృగో మృగో అస్యాదంత అస్యాదంతో దంతో అస్యా అస్యాదంతో గోభిర్గో భిర్దంతో అస్యా అస్యాదంతో గోభిః గోభిర్గో భిర్దంతో దంతో గోభిస్సన్నద్ధా సన్నద్ధా గోభిర్దంతో దంతో గోభిస్సన్నద్ధా సన్నద్ధా సన్నద్ధా గోభిర్గోభిస్సన్నద్ధా పదతి పదతి సన్నద్ధా గోభిర్గోభిస్సన్నద్ధా పదతి సన్నద్ధా పదతి పదతి సన్నద్ధా సన్నద్ధా పదతి ప్రసూత ప్రసూతా పదతి సన్నద్ధా సన్నద్ధా పదతి ప్రసూతా ప్రసూత ప్రసూత పదతి పదతి ప్రసూతా ప్రసూతే ప్రసూతా నరో నరో యత్రానరస్వగో సన్నరో యత్రానరస్వం నరస్వగో సన్నరో నరస్వం చసన్నరో నరస్వం చసగో సంచ విచసగో సంచ విచ చ విచ చ విచ చ విచ చ విచత్రవంతి ద్రవంతి చ విచత్రవంతి ద్రవంతి ద్రవంతి చ ద్రవంతి తత్ర తత్ర ద్రవంతి చ ద్రవంతి తత్ర ద్రవంతి తత్ర తత్ర ద్రవంతి ద్రవంతి తత్రాస్మభ్యమస్మభ్యం తత్ర ద్రవంతి ద్రవంతి తత్రాస్మభ్యం తత్రాస్మభ్యమస్మభ్యం తత్ర తత్రాస్మభ్యమిషవ ఇషవో అస్మభ్యం తత్ర తత్రాస్మభ్యమిషవ అస్మభ్యమిషవ ఇషవో అస్మభ్యమస్మభ్యమిషవ శర్మ శర్మేషవో అస్మభ్యమస్మభ్యమిషవ శర్మ అస్మభ్యమిత్యస్మభ్యం శర్మ శర్మేషవ ఇషవ శర్మ యగో సమయగో సంఛర్మేషవ ఇషవ శర్మ యగో సన్ శర్మ యగో సమయగో సంఛర్మ శర్మ యగో సన్ యగో సన్నిధి యగో సన్ అస్మత్సఖా ప్రతరణ సువీర సువీర ప్రతరణో అస్మత్సఖా ప్రతరణ సువీర సఖేత్యస్మత్ సఖ సువేన సువేన ప్రతరణ ప్రతరణ సువేన ప్రతరణ ఇది ప్రతరణ సువేర ఇది సువేర సన్నద్ధ సన్నద్ధో గోభిర్గోభిర్ సన్నద్ధో అతి సన్నద్ధో గోభిర్గోభిర్ సన్నద్ధో అతి సన్నద్ధో అత్యధి సన్నద్ధ సన్నద్ధో అది వేడయస్వ వేడయస్వాది సన్నద్ధ సన్నద్ధో అతి వేడయస్వ సన్నద్ధ ఇది సం వేడయస్వ వేడయస్వాస్తి వేడయస్వాస్థాత వేడయస్వాస్తి వేడయస్వాస్థాత వేడయస్వాస్థాత వేడయస్వ వేడయస్వాస్థాత వేడయస్వ వేడయస్వాస్థాత ఆస్థాత జేతు జేతు ఆస్థాత జేతు జేతు జేతు జేతు జేత్మాని జేత్మాని జేతు జేతు జేత్మాని జేత్రాని జేత్రాని జైతు జైతు జేత్రాని జేత్మానీతి జేత్మాని పృథివ్యా పృథివ్యా దివో దివ పృథివ్యా పరిపరి పృథివ్యా దివో దివ పృథివ్యా పరివ్యా పరిపరి పృథివ్యా పృథివ్యా పరియోజ ఓజ పరి పృథివ్యా పృథివ్యా పరియోజ పరియోజ ఓజ పరిపరియోజ ఉద్భృతముద్భృతమోజ పరిపరియోజ ఉద్భృతం ఓజ ఉద్భృతముద్భృతమోజ ఓజ ఉద్భృతం వనస్పతిభ్యో వనస్పతిభ్య ఉద్భృతమోజ ఓజ ఉద్భృతం వనస్పతిభ్య వనస్పతిభ్యో వనస్పతిభ్య ఉద్భృతముద్భృతం వనస్పతిభ్య పరి పరి వనస్పతిభ్య ఉద్భృతముద్భృతం వనస్పతిభ్య పరి ఉద్భృతమేత్యోతృతం వనస్పతిభ్య పరి పరి వనస్పతిభ్యో వనస్పతిభ్య పర్యాభృతమాభృతం పరి వనస్పతిభ్యో వనస్పతిభ్య పర్యాభృతం వనస్పతిభ్య ఇది వనస్పతి పర్యాభృతమాభృతం పరి పర్యాభృతగోసహస్రః ఆభృతం పరి పర్యాభృతగోసహః ఆభృతగోసహస్రః ఆభృతమాభృతగోసహః ోజ్మానమోజ్మానమపామపామోజ్మానం పరి పరియోజ్మానమపామపామోజ్మానం పరి యోజ్మానం పరి పరియోజ్మానమోజ్మానం పరి గోభిర్గోభిర్ పరియోజ్మానమోజ్మానం పరి గోభిర్గోభిర్ పరి గోభిరావృతమావృతం గోభిర్ పరి పరి గోభిరావృతం గోభిరావృతమావృతం గోభిర్గోభిరావృతమింద్రస్యేంద్రస్యావృతం ఇంద్రస్య వజ్రం వజ్రమింద్రస్య వజ్రగో హవిషా హవిషా వజ్రమింద్రస్యేంద్రస్య వజ్రగో హవిషాగో హవిషా హవిషా వజ్రం వజ్రగో హవిషా రథగో రథగో హవిషా వజ్రం వజ్రగో హవిషారథం హవిషారథగో రథకం హవిషా హవిషారథం యజయ రథగో హవిషా హవిషారథం యజ రథం యజయ రథగో రథం యజేతి యజ ఇంద్రస్య వజ్రో వజ్ర ఇంద్రస్యేంద్రస్య వజ్రో మరుతాం మరుతాం వజ్ర ఇంద్రస్యేంద్రస్య వజ్రో మరుతాం మరుతాం వజ్రో వజ్రో మరుతామనేకమనేకం మరుతాం వజ్రో వజ్రో మరుతామనేకం మరుతామనేకమనేకం మరుతాం మరుతామనేకం మిత్రస్య మిత్రస్యానేకం మరుతాం మరుతామనేకం మిత్రస్యానేకం మిత్రస్య మిత్రస్యానేకమనేకం మిత్రస్య గర్భో గర్భో మిత్రస్యానేకమనేకం మిత్రస్య గర్భ గర్భో గర్భో మిత్రస్య మిత్రస్య గర్భో వరుణస్య వరుణస్య గర్భో మిత్రస్య మిత్రస్య గర్భో వరుణస్య గర్భో వరుణస్య వరుణస్య గర్భో గర్భో వరుణస్య నాభిర్నాభిర్వరుణస్య గర్భో గర్భో వరుణస్య నాభిః వరుణస్య నాభిర్నాభిర్వరుణస్య వరుణస్య నాభిః నాభిర్ది నాభిః ఏమామిమాగోసతే మాన్నో న ఇమాగోసతే మాన్నః ఇమాన్నో న ఇమామిమాన్నో హవ్యదాతి కుం హవ్యదాతిన్న ఇమామిమాన్నో హవ్యదాతిన్నో హవ్యదాతి కుం హవ్యదాతిన్నో నో హవ్యదాతింజుషాణో జుషాణో హవ్యదాతిన్నో నో హవ్యదాతింజుషాణ హవ్యదాతింజుషాణో జుషాణో హవ్యదాతి హవ్యదాతింజుషాణో దేవదేవ జుషాణో హవ్యదాతి హవ్యదాతింజుషాణో దేవ హవ్యదాతిమితి హవ్యదాతిం జుషాణో దేవదేవ జుషాణో జుషాణో దేవరథ రథ దేవ జుషాణో జుషాణో దేవరథ దేవరథ రథ దేవదేవ రథ ప్రతి ప్రతిరథ దేవదేవ రథ ప్రతి ప్రతి ప్రతిరథ రథ ప్రతి హవ్యా హవ్యా ప్రతిరథ రథ ప్రతి హవ్యా హవ్యా ప్రతి ప్రతి హవ్యాగృభాయ గృభాయ హవ్యా ప్రతి ప్రతి హవ్యాగృభాయ హవ్యాగృభాయ గృభాయ హవ్యా హవ్యాగృభాయ గృభాయేతి గృభాయ శ్వాసే శ్వాసయో భోపశ్వాసే పృథివీం పృథివీ గుశ్వాసయో భోపశ్వాసే పృథివీ శ్వాసయ పృథివీం పృథివీ గుశ్వాసయ శ్వాసయ పృథివీ ముతోత పృథివీ గుశ్వాసయ శ్వాసయ పృథివీ ముత పృథివీ ముతోత పృథివీం పృథివీ ముదవ్యాంజా మత పృథివీం పృథివీ ముదవ్యా ద్యాంజా

సముద్రాద్యం జాయమానో జాయమాన ఉద్యం సముద్రాద్యం సముద్రాత్సముద్రాద్యం నృత్యం సముద్రాదుతో సముద్రాద్యం నృత్యం సముద్రాదుతాద్యుతోరీషాద్వాషాద్వాషాదితి పురీషాణ సమయా సమయా వివృత్త ఆహురాహుర్వివృత్త సమయా సమయా వివృత్త ఆహురవృత్త ఆహురాహుర్వివృత్త వివృత్త ఆహుస్తే ఆహుర్వివృత్త వివృత్త ఆహుస్తే వివృత్త ఆహుస్తేత ఆహురాహుస్తే త్రీణి త్రీణిత ఆహురాహుస్తే త్రీణి త్రీణి త్రీణి తేతే త్రీణి దివి దివి త్రీణి తేతే త్రీణి దివి త్రీణి దివి దివి త్రీణి త్రీణి దివి బంధనా నిబంధనాని దివి త్రీణి త్రీణి దివి బంధనాని బంధనా నిబంధనాని దివి దివి బంధనాని బంధనాని దిబంధనాని త్రీణి తేతే త్రీణి త్రీణిత ఆహురాహుస్తే త్రీణి త్రీణిత ఆహు ఆహురాహుస్తేత ఆహుర్దివి దివ్యాహుస్తేత ఆహుర్దివి ఆహుర్దివి దివ్యాహురాహుర్దివి బంధనాని బంధనాని దివ్యాహురాహుర్దివి బంధనాని దివి బంధనాని బంధనాని దివి దివి బంధనాని త్రీణి త్రీణి బంధనాని దివి దివి బంధనాని త్రీణి బంధనాని త్రీణి త్రీణి బంధనాని బంధనాని త్రీణ్యప్సు త్రీణి బంధనాని బంధనాని త్రీణ్యప్సు త్రీణ్యప్సు త్రీణి త్రీణ్యప్సు త్రీణి త్రీణ్యప్సు త్రీణి త్రీణ్యప్సు త్రీణి అప్సు త్రీణి త్రీణ్యప్సప్సు త్రీణ్యంతరంత త్రీణ్యప్సప్సు త్రీణ్యంత స్త్రీణ్యంతరంత స్త్రీణి త్రీణ్యంత సముద్రే సముద్రే అంత స్త్రీణి త్రీణ్యంత సముద్రే సముద్రే సముద్రే అంతరంత సముద్రే సముద్ర ఇది సముద్రే దేవే భూతో దేవమేమ ఇవోతో దేవమే మేమ ఇవేవమే వరుణో వరుణో మ ఇవేవమే వరుణ మే వరుణో వరుణో మే మే వరుణశ్చన్ వరుణశ్చన్ శిక్షన్ శివరుణో వరుణశ్చన్ శర్వన్నర్వంఛన్ శివరుణో వరుణశ్చన్ శర్వన్ శర్వన్నర్వంఛన్ శిక్షన్ శర్వనయత్రయత్రార్వంఛన్ శిక్షన్ పథిభిరపశ్యకోశిరశిరో అవశ్యం పథిభిర్ అవశ్యం పథిభిర్ పథిభిర పథిభిరవశ్యమవశ్యం పథిభిస్సుగేభిస్సుగేభిః పథిభిరవశ్యమవశ్యం పథిభిస్సుగేభిః పథిభిస్సుగేభిస్సుగేభిః పథిభిః పథిభిస్సుగేభిరరేణుభిరరేణుభిస్సుగేభిః పథిభిస్సుగేభిరరేణుభిః పథిభిరరేణుభిరరేణుభిస్సుగేభిస్సుగేభిరరేణుభిర్జేహమానం జేహమానమరేణుభిస్సుగేభిస్సుగేభిరరేణుభిర్జేహమానం రేణుభిర్జేహమానంజేహమానమరేణుభిరేణుభిర్జేహమానం పతత్రి పతత్రి జేహమానమరేణుభిరేణుభిర్జేహమానం పతత్రి రేణుభిరిత్యరేణుమానం పతత్రి పతత్రి జేహమానంజేహమానం పతత్రి పతత్రీతి పతత్రి అత్రాతే రూపకం రూపంతే అత్రాతే రూపం రూపకం రూపంతే తే రూపముత్తమముత్తమగం రూపంతే తే రూపముత్తమం రూపముత్తమముత్తమగం రూపకం రూపముత్తమ పశ్యమ పశ్యముత్తమగం రూపకం రూపముత్తమ పశ్యం తమమ పశ్యమ పశ్యముత్తమముత్తమమ పశ్యం జిగీషమాణం జిగీషమాణమ పశ్యముత్తమముత్తమమ పశ్యం జిగీషమాణం ఉత్తమమిత్యుతోత్తమం పశ్యం జిగీషమాణం జిగీషమాణమ పశ్యమ పశ్యం జిగీషమాణమిషో జిగీషమాణమ పశ్యమ పశ్యం జిగీషమాణమిష జిగీషమాణమిషో జిగీషమాణం జిగీషమాణమిష ఏషో జిగీషమాణం జిగీషమాణమిష ఇష ఆపదే పద ఏష ఇష ఆపదే పద ఆపదే గోర్గో పద ఆపదే గోదే గోర్గో పదే పదే గోరితి గోదే యదా యదా తే మర్తో మర్తస్తే యదా యదా తే మర్తో మర్తస్తే తే మర్తో అన్వను మర్తస్తే తే మర్తో అను మర్తో అన్వను మర్తో మర్తో అనుభోగం భోగమను మర్తో మర్తో అనుభోగం భోగం భోగమన్వను భోగమానడానడ్ భోగమన్వను భోగమానడ్ భోగమానడానట్ భోగం భోగమానడా దాదానట్ భోగం భోగమానడానడా దాదానడానడాది దాదానడానడాది దాది దాదాదిగ్రసిష్ఠ ఇదాదిగ్రసిష్ఠ గ్రసిష్ఠోగ్రసిష్ఠ ఇదిగ్రసిష్ఠ ఓషధేరోషధేర్గ్రసిష్ఠ ఇదిగ్రసిష్ఠ ఓషధీ గ్రసిష్ఠ ఓషధీరోషధేర్గ్రసిష్ఠోగ్రసిష్ఠ ఓషధీరజీగరజీగరోషధీర్గ్రసిష్ఠోగ్రసిష్ఠ ఇంద్ర ఆసీదాసీదింద్ర ఇంద్ర దేవద్రీచార్వా దేవద్రీచా మనసా మనసా దేవద్రీచార్వా దేవద్రీచా ప్రవక్ష్యామ ఇది ప్రవక్ష్యామ విదచ్చే వీర్యాణి వీర్యాణి విదచ్చే విదచ్చే వీర్యాణి వీర్యాణీతి వీర్యాణి నిర్ణిజ నిర్ణిజాయుద్ధ్యం నిర్ణిజ రేక్నస నిర్ణిజాయుద్ధ్యం నిర్ణిజ రేక్నస నిర్ణిజ రేక్నస రేక్నస నిర్ణిజ నిర్ణిజ రేక్నస ప్రావృతస్య ప్రావృతస్య రేక్నస నిర్ణిజ నిర్ణిజ రేక్నస ప్రావృతస్య నిర్ణిజేతి నిర్ణిజ రేక్నస ప్రావృతస్య ప్రావృతస్య రేక్నస రేక్నస ప్రావృతస్య రాతిగో రాతిం ప్రావృతస్య రేక్నస రేక్నస ప్రావృతస్య రాతిం ప్రావృతస్య రాతిగో రాతిం ప్రావృతస్య ప్రావృతస్య రాతిం గృహీతాం గృహీతాగో రాతిం ప్రావృతస్య ప్రావృతస్య రాతిం గృహీతా రాతిం గృహీతాం గృహీతాగో రాతిగో రాతిం గృహీతాం ముఖతో ముఖతో గృహీతాగో రాతిగో రాతిం గృహీతాం ముఖతాం గృహీతాం ముఖతో ముఖతో గృహీతాం గృహీతాం ముఖతో నయంతి ముఖతో గృహీతాం గృహీతాం ముఖతో నయంతి ముఖతో నయంతి నయంతి ముఖతో ముఖతో నయంతి నయంతి సుప్రాంగజో అజస్ సుప్రాంక్ సుప్రాంగజో మేమ్యం మేమ్యదజస్ సుప్రాంక్ సుప్రాంగజో మేమ్యత్ అజో మేమ్యం మేమ్యదజో అజో మేమ్యద్ విశ్వరూపో విశ్వరూపో మేమ్యదజో అజో మేమ్యద్ విశ్వరూప మేమ్యద్ విశ్వరూపో విశ్వరూపో మేమ్యం మేమ్యద్ విశ్వరూప ఇంద్రాభూష్ణోరింద్రాభూష్ణోర్ విశ్వరూపో మేమ్యం మేమ్యద్ విశ్వరూప ఇంద్రాభూష్ణో విశ్వరూప ఇంద్రాభూష్ణోరింద్రాభూష్ణోర్ విశ్వరూపో విశ్వరూప ఇంద్రాభూష్ణో ప్రియం ప్రియమింద్రాభూష్ణోర్ విశ్వరూపో విశ్వరూప ఇంద్రాభూష్ణో ప్రియం విశ్వరూప ఇది విశ్వ రూపః ఇంద్రాభూష్ణో ప్రియం ప్రియమింద్రాభూష్ణోరింద్రాభూష్ణో ప్రియమప్యపి ప్రియమింద్రాభూష్ణోరింద్రాభూష్ణో ప్రియమపి ఇంద్రాభూష్ణోరితి ఇంద్రాభూష్ణో ప్రియమప్యపి ప్రియం ప్రియమప్యేత్యేత్యపి ప్రియం ప్రియమప్యేతి ఏత్యేత్యప్యప్యేతి పాథ పాథ ఏత్యప్యప్యేతి పాథ ఏతి పాథ పాథ ఏత్యేతి పాథ ఇతి పాథ ఏషఛాగ ఛాగ ఏషఛాగ పరస్పరఛాగ ఏషఛాగ పురఃపురశ్చాగశ్చాగ పురోశ్వేనాశ్వేన పురశ్చాగశ్చాగ పురోశ్వేనాశ్వేన పురఃపురోశ్వేన వాజినా వాజినాశ్వేన పురఃపురో అశ్వేన వాజినా శ్వేన వాజినా వాజినాశ్వేనాశ్వేన వాజినా పూష్ణ పూష్ణో వాజినాశ్వేనాశ్వేన వాజినా పూష్ణ వాజినా పూష్ణ పూష్ణో వాజినా వాజినా పూష్ణో భాగో భాగ పూష్ణో వాజినా వాజినా పూష్ణో భాగ పూష్ణో భాగో భాగ పూష్మ పూష్ణో భాగో నీయతే నీయతే భాగ పూష్మ పూష్ణో భాగో నీయతే భాగో నీయతే నీయతే భాగో భాగో నీయతే విశ్వదే వ్యో విశ్వదే వ్యో నీయతే భాగో భాగో నీయతే విశ్వదే విశ్వదే వ్యో విశ్వదే వ్యో నీయతే నీయతే విశ్వదే విశ్వదే విశ్వాదేవ్యభిప్రియ్యదభిప్రియమభిప్రియత్వరోడాశం రోడాశం యదభిప్రియమభిప్రియ ప్రియమిత్యభిప్రియోడాశం రోడాశం యద్యత్వరోడాశమర్భతార్పదా పురోడాశం యద్యత్వరోడాశమర్భతారోడాశమర్భతార్పదా పురోడాశం పురోడాశమర్భతాత్వస్తాత్వస్తార్పదా పురోడాశం పురోడాశమర్భతాత్వస్తాత్వస్తాత్వస్తార్భతార్భతాత్వస్తేది పుష్టార్భతార్భతాత్వస్తేది పుష్టార్పస్తేదే నమే నమిత్పష్టాత్వస్తేదే నమే నమే నమితే నగోసౌశ్రవసాయ సౌశ్రవసాయై నమే నగోసౌశ్రవసాయ జిన్వతి జిన్వతి సౌశ్రవసాయై నమే నగోసౌశ్రవసాయ జిన్వతి సౌశ్రవసాయ జిన్వతి జిన్వతి సౌశ్రవసాయ సౌశ్రవసాయ జిన్వతి రతీతి జిన్వతి భవిష్యము హవిష్యంగ్యద్యద్ధవిష్యమృదుష ఋదుషో హవిష్యగు హవిష్యమృదుషో దేవజానం దేవజానమృదుషో హవిష్యగు హవిష్యమృదుషో దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం దేవజానం ద ఉతో దేశామభిభూత్ అభిగోర్తిర్న ఇన్వత్తిన్వదునో అభిగోర్తిరభిగోర్తిర్న ఇన్వతు అభిగోర్తిరిత్యభిగోర్తిన ఇన్వత్తిన్వదునో న ఇన్వతు ఇన్వతో ప్రప్రోపోపప్రాగాదగాత్రోపోపప్రాగాత్ ప్రాగాత్సుమత్సుమదగాదగాత్సుమన్మే మే సుమదగాదగాత్సుమన్మే సుమన్మే మే సుమత్సుమన్మే భాయ్య ఆశయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వాయద్వా

యే వాజినం పరిపశ్యంతి వాజినం పరిపశ్యంతి పరిపశ్యంతి వాజినం వాజినం పరిపశ్యంతి పక్వం పక్వం పరిపశ్యంతి వాజినం వాజినం పరిపశ్యంతి పక్వం పరిపశ్యంతి పక్వం పక్వం పరిపశ్యంతి పరిపశ్యంతి పక్వం యే పక్వం పరిపశ్యంతి పరిపశ్యంతి పక్వం యే పరిపశ్యంతి పరిపశ్యంతి పక్వం యే పక్వం పక్వం యహీమి యే పక్వం పక్వం యహీమి యే యహీ మాహురాహురి యే యహీ మాహు మాహురాహురి మే మాహుస్వరభిస్వరభిరాహురి మే మాహుస్వరభి మాహుస్వరభిస్వరభిరాహురాహుస్వరభిర్నిర్ణిస్వరభిరాహురాహుస్వరభిర్నిర్ణిస్వరభిస్వరభిర్నిరుహరహర నిస్వరభిస్వరభిర్నిరుహర నిరుహర హర నిర్నిర్హరేతీతి హర నిర్నిర్హరేతి అర్వతో అర్వతశ్చార్వతో మాగుంస భిక్షాం మాగుంస భిక్షామర్వతశ్చార్వతో మాగుంస భిక్షామర్వతో మాగుంస భిక్షాం మాగుంస భిక్షామర్వతో అర్వతో మాగుంస భిక్షాం ఉపాసత ఉపాసతే మాగుంస భిక్షామర్వతో అర్వతో మాగుంస భిక్షామపాసతే మాగుంస భిక్షామపాసత ఉపాసతే మాగుంస భిక్షాం మాగుంస భిక్షామపాసత ఉతో ఉతో ఉపాసతే మాగుంస భిక్షాం మాగుంస భిక్షామపాసత ఉదో మాగుంస భిక్షామితి మాగుంస ఉపాసత ఉతో ఉతో ఉపాసత ఉపాసత ఉదో దేశాం దేశాముతో ఉపాసత ఉపాసత ఉదో దేశాం దేశాముతో ఉదో దేశామభిగూర్తిరభిగూర్తిష్టేషాముతోర్తిరభిగూర్తిష్టేషాం దేశామభిగూర్తిర్నోనోర్తిష్టేషాం దేశామభిగూర్తిర్న ేక్షణం మాగుస్పజన్యాక్షణం మాగుస్పజన్యా ఉఖాయా ఉఖాయా మాగుస్పజన్యా నేక్షణం నేక్షణం మాగుస్పజన్యా ఉఖాయాజన్యా ఉఖాయా ఉఖాయా మాగుస్పజన్యా మాగుస్పజన్యా ఉఖాయాయోఖాయ మాగుస్పజన్యా మాగుస్పజన్యా ఉఖాయాయా యోఖాయ ఉఖాయాయా పాత్రాణి పాత్రాణి యోఖాయ ఉఖాయాయా పాత్రాణి పాత్రాణి పాత్రాణి యాయా పాత్రాణి జ్యోష్ణో జ్యోష్ణ పాత్రాణి యాయా పాత్రాణి జ్యోష్ణ పాత్రాణి జ్యోష్ణో జ్యోష్ణ పాత్రాణి పాత్రాణి జ్యోష్ణ ఆసేచనాన్యాసేచనాని జ్యోష్ణ పాత్రాణి పాత్రాణి జ్యోష్ణ ఆసేచనాని జ్యోష్ణ ఆసేచనాన్యాసేచనాని జ్యోష్ణో జ్యోష్ణ ఆసేచనాని ఆసేచనాని చేతనాని ష్మణ్యా విధాన వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వివర్తనం వ

సాదే సాదే సాదే సాదే తే తే సాదే మహసా మహసా సాదే తే తే సాదే మహసా సాదే మహసా మహసా సాదే సాదే మహసా శూకృతస్య మహసా మహసా శూకృతస్య బాష్ణియా బాష్ణియా శూకృతస్య మహసా మహసా శూకృతస్య గాత్రణామృతుధా సుగవ్యం నో వాజీ సుగవ్యమితి సుగవ్యం నో వాజీ వాజీ వాజీ నో నో వాజీ స్వశ్వియగ్స్వశ్వియం వాజీ నో నో వాజీ స్వశ్వియం వాజీ స్వశ్వియగ్స్వశ్వియం వాజీ వాజీ స్వశ్వియం భుగుంస పుగుంస స్వశ్వియం వాజీ వాజీ స్వశ్వియం భుగుంస స్వశ్వియం భుగుంస పుగుంస స్వశ్వియగ్స్వశ్వియం భుగుంస పుత్రాన్ పుత్రాన్ భుగుంస స్వశ్వియగ్స్వశ్వియం భుగుంస పుత్రాశ్వియో అశ్వియం పుత్రాన్ పుత్రాన్ పుగుంస పుగుంస పుత్రాగోదోద పుత్రాన్ పుగుంస పుగుంస పుత్రాగోతాగు ఉదోద పుత్రాన్ పుత్రాగో ఉద విశ్వాపుషం విశ్వాపుషముద పుత్రాన్ పుత్రాగో ఉద విశ్వాపుషం ఉద విశ్వాపుషం విశ్వాపుషముదోద విశ్వాపుషగోరయోరయం విశ్వాపుషముదోద విశ్వాపుషగోరయం విశ్వాపుషగోరయోరయం విశ్వాపుషం విశ్వాపుషగోరయం విశ్వాపుషమితి విశ్వాపుషంమితి నాగాస్వన్నో నో నాగాస్త్వనాగాస్వన్నో అదితిరదితిన్నో నాగాస్త్వనాగాస్వన్నో అదితి నాగాస్త్వమిత్యనాగాస్త్వన్నో అదితిరదితిన్నో నో అదితిఃకృణోతు కృణోత్వదితిన్నో నో అదితిఃకృణోతు అదితిఃకృణోతు కృణోత్వదితిరదితిఃకృణోతు క్షత్రం క్షత్రం కృణోత్వదితిరదితిఃకృణోతు క్షత్రం కృణోతు క్షత్రం క్షత్రం కృణోతు కృణోతు క్షత్రం నో నః క్షత్రం కృణోతు కృణోతు క్షత్రం నః క్షత్రం నో నః క్షత్రం క్షత్రం నో అశ్వో అశ్వో నః క్షత్రం క్షత్రం నో అశ్వో అశ్వో నో నో అశ్వో వనతాం వనతామశ్వో నో నో అశ్వో వనతాశ్వో వనతాం వనతామశ్వో అశ్వో వనతాగో హవిష్మాను హవిష్మాను వనతామశ్వో అశ్వో వనతాగో హవిష్మాను వనతాగో హవిష్మాను హవిష్మాను వనతాం వనతాగో హవిష్మాను హవిష్మానితి హవిష్మాను ఇది చతుర్థకాండే షష్ఠ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.